అత ద్వితీయాష్టక సప్తమ ప్రశ్న ప్రారంభ. త్రివృత్ స్తోమో భవతి బ్రహ్మవర్చసం వై త్రివృత్ బ్రహ్మవర్చసమేవరుంధే. అగ్నిష్టోమ సోమో భవతి బ్రహ్మవర్చసం వా అగ్నిష్టోమ బ్రహ్మవర్చసమేవరుంధే. రథంతరగుంసామభవతి బ్రహ్మవర్చసం వై రథంతరం బ్రహ్మవర్చసమేవరుంధే. పరిశ్రజీ హోతాభవతి అరుణో మిర్నిరస్త్రిశుక్ర ఏతద్వై బ్రహ్మవర్చసస్య రూపం. రూపేణైవ బ్రహ్మవర్చసమవరుంధే. బృహస్పతిరకామయత దేవానాహం పురోధాం గచ్చేయమితి స ఏతం బృహస్పతి సవమపశ్యత్ తమాహరత్ తేనాయజత. తతో వేత దేవానాహం పురోధామగచ్చత్ యః పురోధాకామ స్యాత్ స బృహస్పతి సవేన యజేత పురోధామేవ గచ్చతి. తస్య ప్రాదస్య వనే సన్నేషు నారాశంసేషు ఏకాదశ దక్షిణానీయంతే. ఏకాదశమాభ్యంతినే సవనే సన్నేషు నారాశంసేషు ఏకాదశ తృతీయ సవనే సన్నేషు నారాశంసేషు త్రయస్త్రిగుంషత్ సంపద్యంతే. త్రయస్త్రిగుంషద్వై దేవతాః దేవతా ఏవావరుంధే. అశ్వశ్చతుస్త్రిగుంశః ప్రజాపత్యో వా అశ్వః. ప్రజాపతిశ్చతుస్త్రిగుంశో దేవతానాం యావతీరేవ దేవతాః తా ఏవావరుంధే. కృష్ణాజినే విషించతి బ్రహ్మణో వా ఏతద్రూపం కృష్ణాజినం. బ్రహ్మవర్చసేనైవైనగుంసమర్థయతి ఆజ్యేనాభిషించతి తేజో వా ఆజ్యం. తేజ ఏవాస్మిన్ దధాతి రాజ్ఞేయో భవతి అగ్నిముఖాహ్యుర్భిః. అథయత్ పౌష్ణః పుష్టిర్వై పూషా పుష్టిర్వైశ్యస్య పుష్టిమేవావరుంధే. రసవాజసావిత్రః అథయత్ వాష్ట్రః త్వష్టాహి రూపాణి వికరోతి నిర్వరుణత్వాయ వారుణః. అథోయ ఏవ కశ్చసాన్ సూయతే సహి వారుణః. అథయద్వైశ్వదేవః వైశ్వదేవో హి వైశ్యః. అథయన్మారుతః మారుతో హి వైశ్యః. సప్తైతాని హవీపుంషి భవంతి సప్తగణా వై మరుతః. దృష్ణిః పష్ఠౌ హేమారుత్యారభ్యతే విద్వై మరుతః. ఇషదే వై తన్మధ్యతోభిషిచ్యతే. తస్మాద్వా ఏష విషః ప్రియః. ఇషో హి మధ్యతోభిషిచ్యతే. వృషభచర్మేభ్యభిషించతి స హి ప్రజనయిత దధ్నాభిషించతి. ఊర్వా అన్నాద్యం దధి ఊర్జైవైనమన్నాద్యేన సమర్థయతి. ఇదాగ్నేయో భవతి ఆగ్నేయో వై బ్రాహ్మణః. అథయత్ సౌమ్యః సౌమ్యో హి బ్రాహ్మణః. రసవాజైవ సావిత్రః. అథయత్ బార్హస్పత్యః. ఏతద్వై బ్రాహ్మణస్య వాత్మనీయమ్. అథయదగ్నేశోమీయః ఆగ్నేయో వై బ్రాహ్మణః. తౌ యదా సంగచ్ఛేతే అథ వీర్యావత్తరో భవతి. అథయత్ సారస్వతః. ఏతద్భి ప్రత్యక్షం బ్రాహ్మణస్య వాక్పతీయం నిర్వరుణత్వాయైవ వారుణః. అథోయదేవ కశ్చదాన్ సూయతే సహి వారుణః. అథయద్యా వా పృథివ్యః. ఇంద్రో వృత్తాయవజ్రముదయక్షత్. అంద్యా వా పృథివీనాన్వమన్యేతాం తదమేతేనైవ భాగధేజేనాన్వమన్యేతాం. వజ్రస్య వా ఏషోనుమానాయ అనుమతవజ్రస్సూజాతా ఇది అష్టావేతాని హవీవంషి భవంతి. అష్టాక్షరా గాయత్రీ గాయత్రీ బ్రహ్మవర్చసం. గాయత్రీయైవ బ్రహ్మవర్చసమవరుంధే. హిరణ్యేన ఘృతముత్పునాతి తేజస ఏవ రుచే. కృష్ణాజినే విషించతి బ్రహ్మణో వా ఏతదృక్సామయో రూపం యత్కృష్ణాజినం. బ్రహ్మన్నేవైన వృక్సామయోరధ్యభిషించతి ఘృతేనాభిషించతి. తథా వీర్యావత్తరో భవతి. న వై సోమేన సోమస్య సమోస్తి హతోహ్యేష అభిషుతోహ్యేష. నహి హతః సూయతే సౌమేగుంసూతవశామా లభతే. సోమో వీరే పోధా ప్రేతదేవ తద్దధాతి సౌమ్యర్చాభిషించతి రేతోదాహ్యేషా రేతస్సోమ రేత ఏవాస్మిన్ దధాతి యత్కించ రాజసూయమృతే సోమం తత్సర్వం భవతి అషాఢం గృత్స్వతనా సుపప్రిం సువర్షామప్సాం వృజనస్య కోపాం భరేషు జాగుంసుక్షితిగుంసుశ్రవసం జయంతం త్వామనుమదేమ సోమ యో వై సోమేన సూయతే సదేవ సవః యః పశునా సూయతే సదేవ సవః యైష్ట్యా సూయతే సమనుష్య సవః ఏతం వై పృథయే దేవా ప్రాయచ్ఛన్ తదతో వై సోప్యారణ్యానాహం పశూనామ సూయత యావతేః కియతేశ్చ ప్రజావాచం వదంతి తాసాగుం సర్వాసాగుం సూయతే యేతేన యజతే యౌచైనమేవం వేద నారాశగస్యర్చాభిషించతి మనుష్యా వై నరాశగంస నిన్హత్యవావైతత్ అర్థాభిషించతి యత్కించ రాజసూయమనుత్తరవేదీకం తత్సర్వం భవతి ఏమే పంచాశతం దదుః అశ్వానాగుం సధస్తుతిః ద్విమదగ్నే మహిశ్రవః బృహకృధి మహోనాం బృవరమృతృణాం ఏషగో సవః షట్రిగుంశ ఉక్ష్యో బృహత్సామా అవమానే కన్వరథంతరం భవతి యో వైవాజపేయ ససమ్రాట్ సవః సోరాజసూయ సవరుణ సవః ప్రజాపతి స్వారాజ్యం పరమేష్ఠీ స్వారాజ్యం గౌరేవ గౌరివ భవతి యేతేన యజతే యౌచైనమేవం వేద ఉభే బృహద్రథంతరే భవతః తద్భిస్వారాజ్యం అయుతం దక్షిణాః తద్భిస్వారాజ్యం రైధృషాభిషించతి తద్భిస్వారాజ్యం అనుద్ధతే వేద్యై దక్షిణత ఆహవనీయస్య బృహత స్తోత్రం ప్రత్యభిషించతి ఇయం వావరసంతరం అసో బృహత్ అనయోరేవైనమనంతరిహితమభిషించతి పశుస్తోమో వా ఏష తేన వో సవః క్షత్రగుంశః సర్వ రేవజ్జాతః సహసా వృద్ధః క్షత్రాణాం క్షత్రభృత్తమోవయోధాః మహాన్ మహిత్వే తస్తభానః క్షత్రే రాష్ట్రే చ జాగృహి ప్రజాపతే స్వా పరమేష్ఠినః స్వారాజ్యేనాభిషించామీత్యాహ స్వారాజ్యమేవైనం గమయతి శిరుంభే వ్యాఘ్ర ఉదజా ప్రజాకౌ ఋషిరగ్నౌ బ్రాహ్మణే సూర్యేయా ఇంద్రయ్యా దేవీ సుభగా జజాన తాన ఆగన్వర్చసా సంవిజానా యాగాజన్యే దుందుభావాయతాయా అశ్వస్య క్రంద్యే పురుషస్య మాయౌ ఇంద్రయ్యా దేవీ సుభగా జజాన తాన ఆగన్వర్చసా సంవిజానా యా హస్తిమిద్వీపిని యా హిరణ్యే ఋషిరశ్వేషు పురుషేషు కోషో ఇంద్రయ్యా దేవీ సుభగా జజాన సాన ఆగన్వర్చసా సంవిధానా రథే అక్షేషు వృషభస్య వాజే వాజే పర్జన్యే వరుణస్య సుష్మే ఇంద్రయ్యా దేవీ సుభగా జజాన సాన ఆగన్వర్చసా సంవిధానా రాడసి విరాడసి సమ్రాడసి స్వరాడసి ఇంద్రాయ త్వా తేజస్వతే తేజస్వంతగ్రశ్రీణామి ఇంద్రాయ ఓజస్వత ఓజస్వంతగ్రశ్రీణామి ఇంద్రాయ త్వాపజస్వతే పజస్వంతగ్రశ్రీణామి ఇంద్రాయ త్వాయుష్మద ఆయుష్మంతగ్రశ్రీణామి తేజో అత్తే ప్రయచ్చామి తేజస్వదస్తు మే ముఖం తేజస్వచ్చిరో అస్తు మే తేజస్వాద విశ్వత ప్రత్యం తేజసా సంపి వృద్ధిమా ఓజోసి అత్తే ప్రయచ్చామి ఓజస్వదస్తు మే ముఖం ఓజస్వచ్చిరో అస్తు మే ఓజస్వాద విశ్వత ప్రత్యం ఓజసా సంపి వృద్ధిమా తజోసి అత్తే ప్రయచ్చామి పజస్వదస్తు మే ముఖం పజస్వచ్చిరో అస్తు మే పజస్వాన్ విశ్వత ప్రత్యం పజసా సంవివృద్ధిమా ఆయురసి తత్తే ప్రయచ్చామి ఆయుష్మదస్తు మే ముఖం ఆయుష్మచ్చిరో అస్తు మే ఆయుష్మాన్ విశ్వత ప్రత్యం ఆయుషా సంవివృద్ధిమా ఇమమగ్న ఆయుషే వర్చసే కృధి విజగుం రేతో వరుణ సోమరాజన్ మాదేవాస్మా అదితే శర్మయచ్చ విశ్వేదేవాదరదష్టర్యథాసత్ ఆజురసి విశ్వాజురసి సర్వాజురసి సర్వమాజురసి తతో వాతో మనోజవా యథాక్షరంతి సింధవః తాసాం సర్వాసాగం రుచా అభిషించామి వర్చసా సముద్ర ఇవాసి గంహనా సోమ ఇవాస్యదాభ్య అగ్నిరివ విశ్వతః ప్రత్యం సూర్య ఇవ జ్యోతిషా విభోః అపాంజోద్రవణే రస తమహమస్మాష్యాగణాయ తేజసే బ్రహ్మవర్చసాయ గృహామి అపాయ ఊర్మౌరస తమహమస్మాష్యాయణాయ ఓజసే వీర్యాయ గృహామి అపాయో మధ్యతోరస తమహమస్మాష్యాయణాయ ఉష్యే ప్రజననాయ గృహామి అపాయో యజ్ఞోరస తమహమస్మాష్యాయణాయ ఆయుషే దీర్ఘాయుత్య గృహామి అభిప్రేహి వీరజస్వ ఉగ్రశ్చేత్తాసపత్న ఆదిష్టమిత్రవర్ధన తుభ్యం దేవా అధిబ్రవన్ అంకౌన్యంకాభిత ఆదిష్టవృత్రహన్రథం ఆదిష్టంతం పరివిశ్వే అభూషన్ శ్రియం వసానశ్చరతి స్వరోచా మహత్తదస్యాసురస్య నామ ఆ విశ్వరూపో అమృతానితస్థౌ అనుత్వేంద్రో మదత్వను బృహస్పతిః అనుసోమో అన్వగ్నిరావీత్ అనుత్వా విశ్వే దేవా అవందో అనుసప్తరాజానో యముదాభిషిక్తాః అనుత్వా మిత్రావరుణాభిహావతం అనుద్యావా పృథివీ విశ్వశంభో సూర్యో అపోభిరనుత్వావత్ చంద్రమా నక్షత్రైరనుత్వావత్ యోశ్చత్వా పృథివీ చ ప్రచేతసా శుక్రో బృహద్దక్షిణాత్వా వివర్త అనుస్వధాచికిత పుంసోమో అగ్నిః ఆయం ప్రణత్వ రజసి ఉపస్థం ప్రజాపతి ప్రజా అసృజత ఆ అస్మాత్ సృష్టా పరాచీరాయన్ సయేతం ప్రజాపతిరో జనమపశ్యత్ సోన్నం భూతో తిష్టత్ తా అన్యత్రాన్నాద్యమమిత్వా ప్రజాపతిం ప్రజా ఉపావర్తంత అన్నమేవైనం భూతం పశ్యంతే ప్రజా ఉపావర్తంతే యేతేన యజతే యౌచైనమేవం వేద సర్వాణ్యన్నాని భవంతి సర్వే పురుషాః సర్వాణ్యేవాన్నాన్యవరుంధే సర్వాన్ పురుషాన్ రాటసి విరాటసేత్యాహ స్వారాజ్యమేవైనం గమయతి యద్ధిరణ్యం దదాతి ఏజస్తేనావరుంధే యక్తిసృధన్వం దీర్యంతేన యదష్ట్రాం పుష్టింతేన యత్కమండలం ఆయుష్టేన యద్ధిరణ్యమాబధ్నాతి జ్యోతిర్వై హిరణ్యం జ్యోతిరేవాస్మిన్ దధాతి అథో తేజో వై హిరణ్యం తేజ ఏవాస్మన్ ధత్తే యజోధనం ప్రాశ్నాతి ఏతదేవ సర్వమవరుధ్య తదస్మిన్నేకధాధాత్ రోహిణ్యాం కార్య యద్బ్రాహ్మణ ఏవ రోహిణీ తస్మాదేవ అథో వర్ష్మై వైనగుం సమానానాం కరోతి ఉద్యరా సూర్యేణ కార్య ఉద్యంతం వా ఏతగం సర్వా ప్రజా ప్రతినందంతి దిదృక్షేణ్యో దర్శనీయో భవతి ఏవం వేద బ్రహ్మవాదినో వదంతి అవేత్యోమృథర్భపుంజీలై పవయతి తత్స్విదేవాైతి తన్నావైతి రిభి పవయతి త్రయ ఇమే లోకా ఏభిరేవైనం లోకై పవయతి అథో అపాంబా ఏతత్తేజోవర్చ యద్దర్భా యద్దర్భపుంజీలై పవయతి అపామేవైనం తేజసావర్చసాభిషించతి ప్రజాపజిరకామయత బహోర్భోజా స్యామితి సయేతం పంచశారదీయమపశ్యత్ తమాహరత్ తేనాయజత తదో వై స బహోర్భూజానభవత్ యః కామయేత బహోర్భూజాన్ స్యామితి స పంచశారదీయేన యజేత బహోరేవ భూజాన్ భవతి మరుత్స్తోమో వా ఏష మరుతో హి దేవానాం భూయిష్ఠాః బహుర్భవతి య ఏతేన యజతే య ఉచైనమేవం వేద పంచశారదీయో భవతి పంచమా ఋతవ సంవత్సర ఋతుష్వేవ సంవత్సరే ప్రతిష్టతి అథో పంచాక్షరా పంక్తి పాంతో యజ్ఞ యజ్ఞమేవరుంధే సప్తదశగ్రస్తోమానాతిజంతి సప్తదశ ప్రజాపతి ప్రజాపతిరాప్తై అగత్యో మరుద్భ్య ఉక్ష్ణ ప్రోక్షద్ తానింద్ర ఆదత్త తేనం వజ్రముద్యభ్యాజంత తానగత్యైవేంద్రశ్చకయాశుభీజేనాశమయతాం కాంఛాంతానుపాహ్వయత తత్కయాశుభీజం భవతి శాంతి తస్మాదేత ఐంద్రామారుతా ఉక్షాణః సమనీయా భవంతి రజః ప్రథమే హన్నా లభ్యంతే ఏవం ద్వితీయే ఏవం తృతీయే ఏవం చతుర్థే పంచోత్తమే హన్నా లభ్యంతే వరిషిష్ఠమివ హ్యేతల వరిషిష్ఠ సమానానాం భవతి య ఏతేన యజతే య ఉచైనమేవం వేద స్వారాజ్యం వా ఏష యజ్ఞ ఏతేన వా ఏకయా వా కాంధ్రమ స్వారాజ్యమగచ్చత్ స్వారాజ్యం గచ్చతి య ఏతేన యజతే య ఉచైనమేవం వేద మారుతో వా ఏష స్తోమ ఏతేన వై మరుతో దేవానాం భూయిష్ఠా అభవన్ భూయిష్ఠ సమానానాం భవతి య ఏతేన యజతే య ఉచైనమేవం వేద పంచశారదీయో వా ఏష యజ్ఞ ఆ పంచమాత్ పురుషాదన్నమత్తి య ఏతేన యజతే య ఉచైనమేవం వేద సప్తదశగ్రస్తోమానాతిజంతి సప్తదశ ప్రజాపతిః ప్రజాపతేరేవమేతి అస్యాజరాసో దమా మరిత్రాః అర్చద్ధూమాసో అగ్నయః పావకాః శ్విచీతయశ్వాత్రాసో భురణ్యవః వనర్షదో వాయవో న సోమాః యజానో మిత్రా వరుణా యజా దేవాగం ఋతం బృహత్ అగ్నేయక్షిస్వందమం అశ్వినా పిబతకం సుతం ఏద్యగ్నేశుచివ్రత ఋతునా యజ్ఞవాహస ద్వేరూపే చరతస్వర్థే అన్యాన్యా వత్సముపధాపయేతే హరిరన్యస్యాం భవతి స్వధావాన్ శుక్రో అన్యస్యాం దృశే సువర్చాః పూర్వాపరంచరతో మాయయేతౌ శిశో క్రీడంతౌ పరిజాతో అధ్వరం విశ్వాన్యన్యో భువనాభిచష్టే ఋతోరణ్యో విదధజ్జాయతే పునః త్రీణి శతాత్రిసహస్రాణ్యగ్నిం త్రిగుంశ్చదేవానవచాసపర్యన్ ఔక్షం ధృవైరాస్పృణం బరిహిరస్మై ఆదిద్ధోతారణ్యశాదయంత అగ్నినాద్రిస్ సమిధ్యతే కవిర్గృహపతిర్యువా హవ్యవాడ్జుహ్వాస్య అగ్నిర్దేవానాంజఠరం పూతదక్ష కవిక్రతు దేవో దేవేభిరాగమద్ అగ్నిశ్రుయో మరుతో విశ్వకృష్టయ ఆత్వేషముగ్రమవీమహే వయమ్ ఏ స్వామినో రుద్రియా పరిషనిర్నిజ సింహానహేషక్రతవ సుదానవ యదుత్తమే మరుతో మధ్యమేవామే సుభకాసో జ్యేష్ఠ తతో నో రుద్ర ఉత బాన్వస్య అగ్నే విత్తాధ్యమిషో యజామ లీడే అగ్నిస్వసన్నమోభిః ఇహ ప్రసక్తో విచయత్కృతన్న రథైరివ ప్రభరే వా జయద్భిః ప్రదక్షిణిన్మరుతాగస్తోమృద్ధ్యాం శృతిశ్రుత్కర్ణబన్ధిభిః దేవైరగ్నే సజావభిః ఆసీదంతు బరిహిషి మిత్రో వరుణో అర్జమా ప్రాతర్యావాణో అధ్వరం విశ్వేషామతిర్యజ్ఞానాం విశ్వేషామతిర్మానుషాణాం అగ్నిర్దేవానామవ ఆవృణాన సుమృడేకో భవతు విశ్వవేదాః త్వే అగ్నే సుమతిం భిక్షమాణాః దివిశ్రవో దధిరే యజ్ఞయాసః నక్తా చ చక్రురుషసా విరూపే కృష్ణం చ వర్ణమరుణం చ సంధుః త్వామగ్న ఆదిత్యా స ఆస్యం త్వాం జిహ్వాగుంశుషయ శక్రిరేకవే త్వాగుంరాదిషాచో అధ్వరేషు సశ్చిరే త్వే దేవాహమిరదంత్యాహుతం నిత్వా యజ్ఞస్య సాధనం అగ్నే హోతారమృత్విజం వనుష్పద్దేవధీమహి ప్రచేతసం వీరం గోతమమర్త్యం తిష్టాహరైరస ఆయుజ్యమానా జాహి వాజుర్న నియుతో నో అచ్చ పిబాస్యంధో అభిసృష్టో అస్మే ఇంద్రస్వాహారమాతే మదాయ కస్య వృషా సుతే సచా నియుత్వాన్ వృషభోరణత్ పుత్ర సోమపీతలే ఇంద్రం భయం మహాధనే ఇంద్రమద్భే హవామహే యుజం వృత్రేషు బధ్రిణం ద్విదాయో వృత్రహంతమ విదయింద్రశతక్రతు ఉపనోహరిభిస్సుతం ససూర ఆజనయం జ్యోతిరింద్రం అయాధియాతరణిరగ్రిబర్హా ఋతేన సుష్మీనవమానో అర్కై యుసృధో అస్రో అద్రిర్బిభేద ఉత్యదాశ్వశ్రియం యదింద్రనాహుషేష్వా అగ్రే విక్షు ప్రదీరయత్ భరేష్ంద్రగం సుహవగం హవామహే అగంహోముచగం సుకృతం దైవ్యంజనం అగ్నిం మిత్రం వరుణగం సాతయే భగం ద్యావా పృథివీ మరుత స్వస్తయే మహిక్షేత్రం పురశ్చంద్రం హి విద్వాన్ ఆదిత్సఖిభ్యశ్చరథగం సమైరత్ ఇంద్రో నిర్భిరజనద్వేద్యాన సాకం శౌర్యముషసంగాతుమగ్నిం పురుణో లోకమనునేష విద్వాన్ సువర్వజ్యోతిర్భయగ్రస్వస్తి విశ్వాతయింద్రస్థవిరస్య బాహూ ఉపస్థేయామ శరణా బృహంతా ఆ నో విశ్వాభిరూతిభిః సజోషాః బ్రహ్మజుషాణో హర్యశ్వజాహి వరేవ్రజస్థైరేభిషిప్ర అస్మేదధృషణగుం సుష్మమింద్ర ఇంద్రాయగావ ఆశిరం దుదుఃఖ్రే వజ్రిణే మధు యత్స్రీముపఃపరే విజత్ తాస్తే వజ్రింభే నవో జోజయుర్న గభస్తయో నియుతో విశ్వవారా అహరహద్భూయలిజ్జోగువానా ఓర్ణాయింద్రక్షుమతో భోజనస్ ఇమాం తేధిరం ప్రభరే మహోమహీ అస్య స్తోత్రే ధిషణాయత్త ఆనజే తముత్సవే చ ప్రసవే చ సా సహిం ఇంద్రం దేవాసశ్రవసామదన్నను ప్రజాపతిః పశూన సృజత తేస్మాత్ సృష్టా పరాం చ ఆయన్ తానగ్నిష్టోమే నాప్నోత్ తానుక్షే నాప్నోత్ తాన్ షోడశి నానాప్నోత్ తాన్ రాత్రినాప్నోత్ తాన్ సంధి నానాప్నోత్ స్వాగ్నిమబ్రవీర్ ఇమాన్మేక్షేతి తానగ్నిస్త్రివృతాస్తోమే నానాప్నోత్ సైంద్రమబ్రవీర్ ఇమాన్మేక్షేతి తానింద్ర పంచదశే నస్తోమే నానాప్నోత్ స విశ్వాన్ దేవానబ్రవీర్ ఇమాన్మీప్సేతి తానిశ్వే దేవా సప్తదశేన స్తోమే నాప్నువన్ స విష్ణుమబ్రవీర ఇమాన్మీప్సేతి తాని విష్ణురేక విపుంశేన స్తోమే నాప్నోత్ వారవంతీయేనావారయత ఇదం విష్ణుర్విచక్రమ ఇది వ్యక్రమత యస్మాత్ పశవ ప్రప్రేవ భ్రగుంశేరన్ స ఏతేన యజేత తదాత్మాన్ తదప్తోర్యామస్యాప్తోర్యామత్వం ఏదేన వై దేవా జయిత్వాని జిత్వా యం కామమ కామయం తతమాప్నువన్ యం కామం కామయతే తమేతేనాప్నోతే వ్యాఘ్రోజమగ్నో శరతి ప్రవిష్టః ఋషీణాం పుత్రో అభిషస్తితా అయం నమస్కారేణ నమసా తేజుహోమి మా దేవానాం ఋషుయా కర్మ భాగం సాధీర్హిదేవ ప్రసవాయ పిత్రే వర్ష్మాణమస్మై వరిమాణమస్మై అథాస్మభ్యగం సవితః సర్వదాత దివే దివ ఆసు బాభూరి పశ్వః భూతో భూతేషు చరతి ప్రవిష్టః స భూతానామధిపతిర్బభూవ తస్ మృత్యోచరతి రాజసూయం సరాజా రాజ్యమనుమన్యతామిదం ఏభిశల్పైః ప్రధానామదృగుంహత్ ఏభిర్వ్యామభ్యపిగుంస ప్రజాపతిః ఏభిర్వాచం విశ్వరూపాగుం సమవ్యజత్ తేనేమమగ్న ఇహ వర్చసా సమంఘి ఏభిరాదిత్యస్తపతి ప్రకేతుభిః ఏభిః సూర్యోర్విశే చిత్రభానుః ఏభిర్వాచం పుష్కరేభిరవ్యజత్ తేనేమమగ్న ఇహ వర్చసా సమంఘి ఆయంభాదుషవసా పంచకృష్టే ఇంద్ర ఇవ జ్యేష్ఠో భవతు ప్రజావాన్ అస్మా అస్సు పుష్కలం చిత్రభానో ఆయం ప్రణక్తు రజసీ ఉపస్థం యత్తే శిల్పం కశ్యపరో జనావత్ ఇంద్రియావత్ పుష్కలం చిత్రభానో యస్మిన్ శౌర్యా అర్పితా సప్తసాకం తస్మిన్ రాజానమధివిశ్రగేమం ద్యౌరసి పృథివ్యసి వ్యాఘ్రో వైయాఘ్రేధి విశ్రయస్వ దిశో మహీ విశస్వా సర్వా వాంఛంతో మా త్వద్రాష్ట్రమధిభ్రశత్ యా దివ్యా ఆపత్పయసా సంబభూవ యా అంతరిక్ష ఉదపార్థివీర్యాసా సర్వాసాగం వృచా అభిషించామి వర్చసా అభిత్వా వర్చసా శచం దివ్యేన అయసా సహ యథా రాష్ట్రవర్ధన తథా సవితాకరత్ ఇంద్రం విశ్వా అవివృధన్ సముద్రవ్యసం గిర రథీతమగుం పృథివీనా వాజానాగుం సత్పతింపతి అసవస్వా పురస్తాదభిషించు గాయత్రేణ ఛందసా రుద్రాస్వా దక్షిణతోభిషించు త్రైష్ణుభేన ఛందసా ఆదిత్యాస్వా పశ్చాదభిషించు జాగరేణ ఛందసా విశ్వేత్వా దేవా ఉత్తరతోభిషించుభేన ఛందసా బృహస్పతిస్వోపరిష్టాదభిషించుపాంగేన ఛందసా అరుణం త్వామృగముగ్రం ఖజంకరం రోచమానం మరుతామగ్రే అర్క్షిష సూర్యవంతం మఘవానం విషాసహిం ఇంద్రముక్షేషు నామహూతమగుం హువేమ ప్రవాహవాసి సృతం జీవసేన ఆనో గవ్యోతిముక్షతం ఘతేన ఆనోజనే శ్రవయతం యువానా సుతం మే మిత్రావరుణాః వేమా ఇంద్రస్య తే వీర్యకృతః బాహూ ఉపావహరామి అభిప్రేహి వీరయస్వ ఉగ్రశ్చేత్తా సపత్నః ఆతిష్ఠవృత్రహంతమః తుభ్యం దేవా అధిగ్రవన్ అంకౌన్యంకాభితో రథంయౌ ధ్వాంతం వాతాగ్రమను సంచరంతౌ దూరే హేతురింద్రియావాన్ పదత్రీ తేనోగ్నజః పప్రజః పారయంతో నమస్తర్షే గద అవ్యథాయే త్వా స్వధాయే త్వా మానగింద్రాభితస్త్వదృష్టారిష్టాసః ఏవా బ్రహ్మంత వేదస్తో తిష్ఠారథే అధియద్వజ్రహస్తః ఆరశ్నేందేవ యువసే స్వశ్రః ఆదిష్టవృత్రహన్నాదిష్టంతం పరి అనుత్వేంద్రో మదత్వను త్వామిత్రావరుణౌ యోశ్చత్వా పృథివీ స ప్రచేతసా శుక్రో బృహద్దక్షిణాత్వాపి పర్తో అనుస్వధాచికిత పుంసోమో అగ్నిః అనుత్వావదు సవితా సమేన ఇంద్రం విశ్వా అవివృధన్ సముద్రవ్యసం గిర రథీతమగం రథీనా వాజానం సత్పతింపతి పరిమాసేన్యాఘోషా ధ్యానామృంజంతు గృధ్రవ మేషిష్టా పింబమానా ఇహ మాంగోపతిమభిసంవిశంత తన్మేనుమతిరనుమన్యతాం తన్మాతా పృథివీ తత్పితాద్యో తద్గావాణ సోమసుతోమయో భువ తదశ్వినాశృణుతగం సౌభగాయుమం అవతేహేట ఉదుత్తమం ఏనా వ్యాఘ్రం పరిశస్వ జానా శ్రీంహగుం హిన్వంతి మహతే సౌభగాయ సముద్రన్న సుహవంత శివాగుంసం మర్మృజ్యందే ద్వీపినమప్స్వంత ఉదసావేతు సూర్య ఉదితం మామకం వచ ఉదిహితేవ సూర్య సహ వగ్నునామ అహం వాచో వివాచనం మయి వాగస్తు ధర్మసి యంతు నదజో వర్షంతు పర్జన్యాః సుపిప్పలా ఓషధజో భవంతు అన్నవతామో ధనవతామామిక్షవతాం ఏషాగుం రాజా భూయాసం ఏకేషిణః ప్రథమాః సప్రమాసత ఏభిరాభృతం యదిదం విరోచతే తేభ్యో జుహోమి బహుధా ఘతేన రాజస్పోషేణేవం వర్చసాసగం సృజాథ నర్తే బ్రహ్మణస్తపసో విమోకః దినామ్నే దీక్షావశినే హ్యుగ్రా ప్రకేశాః సుమతే కాండినో భవంతి తేషాం బ్రహ్మే దేశే వపనస్య నాన్యః ఆరోహ ప్రోష్టం ద్విసహస్రశత్రూన్ అవాస్రాదీక్షాపశిమీహ్యుగ్రా దేహి దక్షిణాం ప్రతిహస్వాయు అథాముచ్యస్వరుణస్ పాశాత్ ఏనామవత్సమితాక్షురేణ సోమస్య రాజ్ఞో వరుణస్య విద్వాన్ తేన బ్రహ్మాణోపపథేదమస్యోర్జేమం రయ్యావర్తసాసగం సృజాథ మా తే కేశానుగాద్వర్చ ఏతత్ తథాధాతా కరోతు తే త్వద్భ్యమింద్రో బృహస్పతి సవితావర్చ ఆదధాత్ తేభ్యో నిధానం బహుధాద్యేచ్ఛన్ అంతరాద్యా వా పృథివీ అపస్వః గర్భస్తంభే దీర్ఘకృతే నిధాయ ఓగస్యేనేమం వర్చసాసగం సృజాథ బలం దేవాహుమోస్ సవితా దధాతో సోమస్వానక్వపయసా ఘృతేన స్త్రీషు రూపమశ్వినైతం నిధత్తం ఓగస్యేనేమం వర్చసాసగం సృజాథ యత్సీమంతం కంకతస్తే లిలేఖ యద్వాక్షురపరిభవర్జపపగ్రస్తే స్త్రీషు రూపమశ్వినైతం నిధత్తం ఓగస్యే నేమగం సగం సృజాథో వీర్యేణ ఇంద్రం వై స్వామిషో మరుతో నాపాచార్యన్ సోనపచార్యమాన ఏతం విఘనమపశ్యత్ తమాహరత్ తేనాజత తేనైవాసాంతగం సగ్గస్తంభం వ్యహన్ యద్యహన్ తద్విఘనస్ విఘనత్వం ఇవాత్మానం భ్రాతృవ్యగం హతే య ఏతేన యజతే యవచైనమేవం వేద యగం రాజానం విశో నాపచాయేయుః యో వా బ్రాహ్మణస్తమసా పాప్మనా ప్రావృత స్యాత్ స ఏతేన యజేత నిధనేనైవైన ద్విహత్య విషామాధిపత్యం గచ్చతి తస్య ద్వే ద్వాదశే స్తోత్రే భవతః ద్వే చతుర్విగుంశే ఔద్భిద్యమేవ తత్ ఏతద్వై క్షత్రస్యోద్భిద్యం యదస్మై స్వామిషో బలిగం హరంతి హరంత్యస్మై విషో బలిం హైనమ ప్రతిఘ్యాతం గచ్చతి య ఏవం వేద ప్రబాహుగ్వాగ్రే క్షత్రాణ్యాదేపుః తేషామింద్ర క్షత్రాణ్యాదత్త నవాధమాని క్షత్రాణ్యభూవన్నితి తన్నక్షత్రాణాం నక్షత్రత్వం ఆశ్రేయసో భ్రాతృవ్యస్య తేజయింద్రియం దత్తే య ఏతేన యజతే య ఉచైనమేవం వేద తద్యథాహ వైసకృణౌకప్లకాభుపావహితౌ స్యాతాం ఏవమేతౌ యుగ్మంతౌ స్తోమౌ అయుక్షస్తోమేషు ప్రియేతే ఆత్మనోపహత్యై అపపాప్మానం భ్రాతృవ్యగం హతే య ఏతేన యజతే య ఉచైనమేవం వేద తద్యథాహ వైసోదగ్రామణ్యః ఏవం ఛందాగుంసి తేష్పసావాదిత్యో బృహతీరభ్యూఢ సతో బృహతీషు స్తువతే సతో బృహన్ రజయా పశుభిరసానీత్యేవ యదిషక్తాభిస్తువతే యదిషక్తం వై క్షత్రం విషా విషైవైనం క్షత్రేణ వ్యతిషజతి యదిషక్తాభిస్తువతే యదిషక్తో వై గ్రామణీస్ సజాతైః సజాతైరేవైనం యదిషజతి యదిషక్తాభిస్తువతే యదిషక్తో వై పురుష పాత్మభిః అత ద్వితీయాష్టక అష్టమ ప్రశ్న ప్రారంభ దేవోన్నాగం మయ వృధస్సు మేధా శ్వేతస్య శక్తి నియుతామభిశ్రీ తే వాయవే సమనసో వితస్థు విశ్వేన్నరస్వత్యామి చక్రు రాయేణుయం జ్ఞతూరోదసీ ఉభే రాజే దేవే ధిషణాధాది దేవం అథావాయుం యుతస్తశ్చత స్వాహ ఉతశ్వేతం వసుధితిన్యరేకే ఆవాయో ప్రజాభిః ప్రవాయుమచ్చా బృహతే మనీషా బృహద్రయం విశ్వవారాగుం రథప్రాం యుతద్యామాన యుతః పత్యమానః కవిః కవిమియక్షసి ప్రయజ్యో ఆనో నిగిద్భిః శతినీభిరధ్వరం సహస్రిణీభిరుపయాహి యజ్ఞం వాయో అస్మిన్ హవిషిమాదయస్వ యూయం పాత స్వస్తిభిః సదాన ప్రజాపతేన త్వదేతాన్యన్యః విశ్వాజాతాని పరితా బభూవ యత్కామాస్తే జుహుమస్తన్నో అస్తు వయగ్రస్యామపతయోరగీణాం రగీణాం పతిం యజతం బృహంతం అస్మిన్భరే మృతమం వాజసాతౌ ప్రజాపతిం ప్రథమజామృతస్య యజామదేవమధినోబ్రవీత్ ప్రజాపతేత్వన్నిధిపాః పురాణః దేవానాం పితా జనితా ప్రజానాం పతిర్విశ్వస్య జగతః పరస్పాః హవిర్నో దేవభిహవేజుషస్వ తవేమే లోకాః ప్రదిశో దిశశ్చ పరావతో నిపత ఉద్గతశ్చ ప్రజాపతే విశ్వసృజ్జీవధన్య నిధన్నో దేవ ప్రతిహర్యహవ్యం ప్రజాపతిం ప్రథమం యజ్ఞజానాం దేవానామగ్రే యజతం యజధ్వం సనో దదాతు ద్రవిణగం సువీర్యం రాజస్పోషం నిష్యతు నాభిమస్మే యో రాజీశేష తదాయ ఉక్ష్యః యః పశూనాగం రక్షితావిష్ఠితానాం ప్రజాపతి ప్రథమజారుతస్య సహస్రధామాగుషతాగం హవిర్నః సోమాపూషణేవౌ దేవౌ సోమాపూషణారజసో విమానం సప్తచక్రగం రథమవిశ్వమిన్వం ఋషోవ్రతం మనసా యజ్యమానం పంజిన్వసో వృషణా పంచరశ్మిం దివ్యన్యః సదనం చక్ర ఉచ్చా పృథివ్యామన్యో అభ్యంతరిక్షే తావస్మభ్యం పురువారం పురుక్షం రాజస్పోషం విశ్వతాన్నాభిమస్మే ఇయం పూషా జిన్వతు విశ్వమిన్వః రయగం సోమోరయపతిర్దధాతు అవతు దేవ్యదితిరనర్వా బృహద్వదేమ విదథే సువీరాః విశ్వాన్యన్యో భువనా జాన విశ్వమన్యో అభిచక్షాణగేతి సోమాపూషణావతం ధియం మే ఇవ్యాం విశ్వాతనాజయేమ ఉదుత్తమం వరుణాస్తభ్రాద్యాం యత్కించేదంకితవాస అవతేహేడస్తత్వాజామి ఆదిత్యానామవసాన దక్షిణా ధారయంత ఆదిత్యా సస్తిస్రో భూమేర్ధారయన్ యజ్ఞో దేవానాగుం శుచిరపః తే శుక్రాసశ్రుచయోరశ్మివంతః సీదన్నాదిత్యా అధిపరిషి ప్రియే కామేన దేవాః సరసన్ దివో నః ఆయాంతు యజ్ఞముపనోజుషాణాః తే సూనవో అదితేః పీవసామిషం ఘృతం పిన్వత్ ప్రతిహర్యన్ ఋతేజాః ప్రయజ్ఞయా యజమానాయ యేమురే ఆదిత్యాః కామం పితుమంతమస్మే ఆలఃపుత్రా అదితేర్జాంతు యజ్ఞం ఆదిత్యా పథిభిర్దేవయానైః అస్మే కామం దాశుషే సన్నమంతః పురోడాశం ఘృతవంతం జుషంతాం స్కభాజత నిర్వృతి పుంసేధతామతిం ప్రరశ్మిభిర్యతమానా అమృద్ధాః ఆదిత్యాః కామ ప్రయతాం వశకృతిం ద్విషధ్వన్నో హవ్యజాతి యజత్రాః ఆదిత్యాన్ కామమవసే హువేమ యే భూతాని జనయంతో విచిక్ష్యుః సీడంతు పుత్రాదితేరుపస్థం శీర్ణం బరిహిర్హ విరద్యాయ దేవాః శీర్ణం బరిహిస్లీదతా యజ్ఞే అస్మిన్ ధ్రాజాస్యేధంతో అమతిందురేవాః అకస్మభ్యం పుత్రా అదితేః ప్రయగుంసత ఆదిత్యాః కామః విశోజుషాణాః అగ్నే నయసుపథారాయే అస్మాన్ విశ్వాని దేవవయునాని విద్వాన్ విజోభ్యస్మజ్జుహురాణమేన భూజిష్ఠాంతే మమ ఉక్తిం విధేమ తవ శుక్రాయ భానవే భరధ్వం హవ్యం మతింసాగ్నజే సుపూతం యో దైత్యాని మానుషా జనోగుంషే అంతర్విశ్వాని విద్మనాజిగాతి అచ్చాగిరో మతయో దేవయంతే అగ్నేయం చద్రవిణం భిక్షమాణా సుసందృశగం సుప్రతీకస్వంచం అవ్యవాహమరతిం మానుషాణాం అగ్నే త్వమస్మద్యుజోధ్యమేవాః అనగ్నిత్వాభ్యమంతకృష్టే పునరస్మభ్యగం సుభితాయ దేవా క్షాం విశ్వేభిరజరేభిర్యజత్ర అగ్నే త్వం పారజానం జో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాణి విశ్వాః కోస్త ప్రత్సేవ గుణాన ఉర్వీ భవాతోకాగతనజాగశంజోః ప్రకారవో మననా వచ్యమానాః దేవద్రీచేన్నయథే వయంతః దక్షిణావాడ్వాజిని ప్రాచ్యేతి హవిర్భరం జగ్మయే ఘృతాచీ ఇంద్రన్నరో యుజే రథం జగృభ్రాజే దక్షిణమింద్రహస్తం వసూయవో వసురే వసూనా విద్మాహి గోపతిగుం శూరగోనా అస్మభ్యం చిత్రం వృషణగం రహింగా ఆహ తవేదం విశ్వమభితః పశవ్యం యత్పశ్యసి చక్షసా సూర్యస్య గవామసి గోపతిరేక ఇంద్ర భక్షీమహి తే ప్రయతస్య వస్వః సమింద్రణో మనసానేషు గోభిః సదం సోరభిర్మఘవాన్ సగ్స్వస్త్యా సంబ్రహ్మణా దేవకృతం యదస్తి సందేవానాగుం సుమత్యాయజ్ఞయానాం ఆరాచ్ఛత్రుమపబాధస్వ దూరం ఉగ్రోయశ్రంభః పురోహూతతేన అస్మేధేహి యమమద్గోమదింద్ర కృధీధియం జరిత్రే వాజరత్నా ఆవేధ సగుంసరి శుచిః బృహస్పతిః ప్రథమం జాయమానః మహోజ్యోతిషః పరమే వ్యోమన్ సత్తాస్యస్తు విజాతోరవేణ సప్తరశ్మిరసమత్తమాగుంసి బృహస్పతిస్తమజయద్వసూని మహోగ్రజాన్ గోమతో దేవ ఏష అపస్తిషాసాన్ సువర ప్రతీత్త బృహస్పతిరహంత్యమిత్రమర్కైః బృహస్పతే పర్యే వా పిత్రే ఆనో దివః పావీరవీ ఇమాజుహ్వానాయస్తే స్తనః సరస్వత్యభినోనేషి యగుంసుష్మేభిర్విసహాయిపారుజత్ సానుగిరీణాంత విషేభిరూర్మిభిః పారాపరగ్నీమవసే సువృత్తిభిః సరస్వతీమావివాసే మధీతిభిః సోమో ధేనుగుం సోమో అర్వంతమాశ్రుం సోమో వీరం కర్మణ్యం దదాతు సాదన్యం విదచ్చగుం సధేయం ఇది శ్రవణయ్యో దదాశదస్మై అషాఢం యుత్సుత్వగుం సోమక్రతుభిః యాతే ధామాని హవిషా యజంతి త్వమిమా ఓషధే సోమ విశ్వాహ త్వమపో అజనజస్వంగాః త్వమాతతం చోర్వంతరిక్షం త్వం జ్యోతిషావితమోవవర్ధ యాతే ధామాని దివిజా పృథివ్యాం యా పర్వతేష్వోషధేష్వప్సు తేభిర్నో విశ్వే సుమనాహేణన్ రాజన్ సోమ ప్రతిహవ్యాగృభాయ విష్ణోర్ముఖం తదస్య ప్రియం ప్రతద్విష్ణుః పరోమాత్రయా తనువావృధాన నతే మహిత్వమన్వస్తువంతి ఉభేతే విద్భరదసే పృథివ్యా విష్ణో దేవత్వం పరమస్య విద్ధే విచక్రమే త్రిర్దేవః ఆతే మహోయో జాత ఏవ అభిగోత్రాణి ఆభిస్పృథో మిథైరవిషణ్యన్ అమిత్రస్య వ్యథయా మన్యుమింద్ర ఆభిర్విశ్వా అభియుజో విశూచీః ఆర్యాయ విశోపతారేర్దాసీః అయగుం శృణ్వే అథ జయన్నుతఘ్నన్ అయముత ప్రకృణుతే యుధాగాః యదా సత్యం కృణుతే మన్యుమింద్రః విశ్వం దృఢం భజత ఏజదస్మాత్ అనుస్వధామక్షరన్నాపో అస్య అవర్ధత మధ్య ఆనావ్యానాం సద్ధీచీనేన మనసా తమింద్ర ఓజిష్ఠేన హన్మనాహన్నభిద్యోన్ మరుత్వంతం వృషభం వా వృధానం అకవారిం దివ్యగం శాసమింద్రం విశ్వాసాహమవసే నూతనాయ ఉగ్రగుం సహోదామిహతగుం హుదేమ జనిష్టా ఉగ్రః సహసే సురాయ మంద్ర ఓజిష్ఠో బహులాభిమానః అవర్ధన్నింద్రం మరుతశ్చిదత్ర మాతాయద్వీరం దధనద్ధనిష్టా పశ్యావో మరుతస్వధాసీత్ యన్మామేకగుం సమధత్తాహిహతే అహరదేహ్యుగ్రస్త విషస్తు విష్మాన్ విశ్వస్య శత్రోరణమం వధస్మై వృత్రస్య త్వాశ్వసఖాదేశమానాః విశ్వే దేవా అజహుర్యే సఖాయః మరుద్భిరింద్రసఖ్యం తే అస్తు అథేమా విశ్వాః పృతనాజయాసి వధీం వృత్రం మరుత ఇంద్రియేణ సేన భామేన త విశోభూవాన్ అహమేతామనవే విశ్వశ్చంద్రాః సుగా అపశ్చకర వజ్రబాహుః సయో వృషా విష్ణుయేభిః సమోకాః మహోదివః పృథివ్యాశ్చ సమ్రాట్ సతీన సత్వాహవ్యోభరేషు మరుత్వాన్నోభవత్మింద్ర ఊతే ఇంద్రో వృత్రమతరద్వృత్రతూర్యే అనాధిష్యో మఘవాశూర ఇంద్రః అందేన విశో అమదంత పూర్వే అయగుం రాజా జగతశ్చర్షణీనాం స ఏవ వీరః స ఉ వీర్యావాన్ స ఏకరాజో జగతః పరస్పాః యదా వృత్రమతరచ్చోర ఇంద్రః అథాభవద్గమితాభిక్రతూనాం ఇంద్రో యజ్ఞం వర్ధయన్ విశ్వవేదాః పురోడాశస్య జుషతాగం హవిర్నః వృత్వంతేర్వాదానవం వజ్రబాహు ఇశోదృగం హద్రుగం హితాదృగం హణేన ఇమం యజ్ఞం వర్ధయన్ విశ్వవేదా పురోడాశం ప్రతిగర్భ్నాత్మింద్ర యదా వృత్రమదరచ్చూర ఇంద్ర అథైకరాజో అభవజ్జనానాం ఇంద్రో దేవాంఛంబరహత్య ఆవత్ ఇంద్రో దేవానామభవత్పురోగాః ఇంద్రో యజ్ఞే హవిషావావృధానః వృత్రదోర్ణో అభయగుం శర్మయగుంసత్ యస్సప్త సింధూగుం రదధాత్ పృథివ్యాం యస్సప్త లోకానగృణోద్దిశశ్చ ఇంద్రో హవిష్మాన్ సగణో మరుద్భిః వృత్రదోర్ణో నిఘ్నమిహోపయాసత్ ఇంద్రస్తరస్థానభిమాతిహోగ్రః హిరణ్యవాశీర్షిరస్సు వర్షాః తస్య వయగుంసుమతో యజ్ఞయస్య అపి భద్రే సౌ మనసే శ్యామ హిరణ్యవర్ణో భయం కృణోతు అభిమాతిహేంద్రః పృతనాసు విష్ణుః స నః శర్మ త్రిపరోధం విజగుంసత్ యూయం పాత స్వస్తిభిః సదానః ఇంద్రగ్రస్తు హి వజ్రిణగ్రస్తోమపృష్టం పురోడాశస్య జుషతాగం హవిర్నః హత్వాభిమాతే పృతనాః సహస్వాన్ అథాభయం కృణుహి విశ్వతో నః సుహిశూరం వజ్రిణమప్రతేత్తం అభిమాతిహనం పురుహూతమింద్రం యయేకయిచ్ఛత పతిర్జనేషు తస్మా ఇంద్రాయ హవిరాజుహోత ఇంద్రో దేవానామధిపాః పురోహితః దిశాం పతిరభవద్వాజినీవాన్ అభిమాతిహాత విషస్సు విష్మాన్ అస్మభ్యం చిత్రం వృషణగుం రయిందాత్ య ఇమే ద్యావా పృథివీమహిత్వా బలేనాదృగం హదభిమాతిహేంద్రః స నో హవిః ప్రతిగృహ్ణాతు రాతయే దేవానాం దేవో నిధిపానో అవ్యాత్ అనవస్తే రథం వృష్ణే యత్తే ఇంద్రస్య నువీర్యాణ్యహన్నహిం ఇంద్రో జాతోపసితస్య రాజా శమస్య చ శృంగిణో వజ్రబాహు సేదురాజా క్షేతిచర్షణీనాం అరాన్ననేమి పరితా బభూవ అభిసిద్ధ్మో అధిజాతస్య శత్రూన్ ఇదిగ్మేన వృషభేణాపలోభేత్ సంవజ్రేణాసృజద్ధృత్రమింద్రః ప్రస్వాం మతిమతిరచ్ఛాశదానః విష్ణుం దేవం వరుణమూతయే భగం మేధసా దేవాపజాయజధ్వం తానో యజ్ఞమాగతం విశ్వధేనా ప్రజావదస్మే ద్రవిణేహ దత్తం మేధసా దేవాపజాయజధ్వం విష్ణుం చ దేవం వరుణం చ వాతిం తానో అమేవ అపబాధమానౌ ఇమం యజ్ఞం దుషమాణాముపేతం విష్ణో వరుణాయువమధ్వరాజనః విశేచనాయ మహి శర్మ యచ్చతం దీర్ఘ ప్రయజ్యో హవిషావృధానా జ్యోతిషారాతీర్దహతంతమాగుంసి యయో రోచసాస్కభితారజాగుంసి దీర్ఘేభిర్ధీరతమాశవిష్ఠా యాపత్యేతే అప్రతేత్తాసహోభిః విష్ణో అగన్ వరుణా పూర్వహూతౌ విష్ణో వరుణావభిషస్తి పావాం దేవాయజంత హవిషాఘృతేన అపామీ వాగుంసే ధరగుం రక్షసశ్చ అసాధత్తం గజమానా గషంగాః అగుంహోముచా వృషభా సుప్రతూర్తి దేవానా అందేవతమాశిష్ఠా విష్ణో వరుణా ప్రతిహర్యతన్నః ఇదన్నరా ప్రయతమూతయే హవిః మహీనుద్యావా పృథివీ ఇహ జ్యేష్ఠే రుచాభవతాగుం శుతయద్భిరక్కైః యత్సేం వరిష్ఠే బృహతేపి బిన్వన్ ద్రవద్భ్యోక్షాపప్రథానేభిరేవైః ప్రవోర్వదే పితరానవ్యసేభిః గేర్భ్యః ప్రణద్వగుం సదనే ఋతస్య ఆనోవ్యావా పృథివీ దైవ్యేన జనేన జాతం మహిమాం వరోథం సయస్వపా భువనేశ్వాస యజిమే ద్యావా పృథివీ జజాన ఊర్వీ గభీరే రజసీ సుమేకే అరగుంశేధీరశ్యా సమీరజ భూరింద్వే అచరంతి చరంతం పద్వంతం గర్భమపదీ దధాతే నిత్యన్న సూనుం పిత్రోరుపస్థే తంపివృతగుం రోదసీ సత్యవాచం ఇదం ద్యావా పృథివీ సత్యమస్తు పితర్మాతర్జగిహోపబ్రువేవా భూతం దేవానామవమే అలోభిః విద్యామేషం వృజనం దేవదానం ఉర్వీ పృథ్వీ బహులే దూరే అంతే ఉపబ్రువే నమసా యజ్ఞే అస్మిన్ దధాతే సుభగే సుప్రతోతి యా వారక్షదం పృథివీనో అభ్వాత్ యా జాతా ఓషధయోతి విశ్వాః పరిష్ఠాః యా ఓషధయః సోమరాజ్ఞేరశ్వాపతేగం సోమవతీ ఓషధేరిమాత్యావ అన్యామవత్ శృతిన్న స్తోమగ్నిష్ణ ఉభావామింద్రాగ్నే ప్రచర్షణిభ్య ఆవృత్రహణాదేభ్యర్విప్ర బ్రహ్మణస్పతే త్వమస్యజంత సూక్తస్య బోధితనయంచ చింద విశ్వం తద్భద్రం యదవంతి దేవాః బృహద్వదేమ విదథే సునీరాః సయీగుం సత్యేభిః సఖిభిః శుచద్భిః బోధాయ సంవిధనసైరతర్దత్ బ్రహ్మణస్పతిర్వృషభిర్వరాహైః ఘర్మస్వేదేభిర్ద్రవిణం యాణట్ బ్రహ్మణస్పతేరభవద్యసావశం సత్యో మన్యుర్మహి కర్మాకరిష్యత యోగా ఉదాజత్ స దివే విచాభజత్ మహేవేతి శ్రవసాసరత్ పృథక్ ఇంధానో అగ్నిం వనవద్వనుష్యత కృతబ్రహ్మాశోషువద్రాతహ్యవిత్ జాతేన జాతమతి సృత్ప్రసృపుంసతే యం యుజం కృణుతే బ్రహ్మణస్పతిః బ్రహ్మణస్పతే సుయమస్య విశ్వః రాజస్యామరత్యో విపస్వతః ధీరేషు ధీరాగుం ఉపబృంధినస్తం యజేషా నో బ్రహ్మణావేషు మేహవం సయిజ్జనేన స విశాస జన్మనా స పుత్రైర్వాజం భరతే ధనానృభిః దేవానాం యః పితరమావివాసతి శ్రద్ధామనా హవిషా బ్రహ్మణస్పతిం యాస్తే పూషన్నావో అంతః శుక్రంతే అన్యత్ పూషేమా ఆశాః ప్రపథే పథాపజనిష్ట పూషా ప్రపథే దివ ప్రపథే పృథివ్యాః ఉభే అభిప్రియతమే సధస్థే ఆచపరాచరతి ప్రజానన్ పూషా సుబంధుర్దివ ఆ పృథివ్యాః ఇడస్పతిర్మఘవాదస్మవచ్చాః తందేవాసో అదదు సూర్యాయై కామేన కృతం తవ సగ్స్పంచం అజాశ్వపశుపాజవస్థ్యః ధిరంజిన్వో విశ్వే భువనే అర్పితః అష్టాం పూషాసి శిరాముద్దరే వృజత్ సంచక్షాణో భువనా దేవ ఈలతే శుచైవో హవ్యామరుతః శుచీనాం శుచిగిం హిడామ్యద్ధరగం శుచిభ్యః ప్రతేన సత్యమృతసాపాజన్ శుచిజన్మాన శుచజః పాపకాః ప్రచిత్రమక్కం గృణతే తు రాజ మారుతాయ స్వతమసే భరధ్వం ఏ సహాగుంసి సహసా సహంతే వేదతే అగ్నే పృథివీ మథేభ్యః అగుంసేష్వరుతః ఖాదయోమః వక్షస్సు రుక్మా ఉపశిశ్రిజానాః విద్యుతో న వృష్టిభీరుజానాః అనుస్వధామాయుధైర్యక్షమానాః యావత్ శర్మ శశమానాయ సంతి విధాతో నిదాశుషే యక్షతాభి అస్మభ్యంతాని మరుతో నియంత రయన్నోధత్త వృషణస్సు వీరం ఇమే తురం మరుతో రామయంతి ఇమే సహ సహస ఆనమంతి ఇమే శగుంసం మనుష్యతో నిపాంతి గురుద్వేషో అరరుషే దధంతి అరామ్యే దచరమా అహేవ ప్రజాయంతే అకవామహోభిః కృష్ణే పుత్ర ఉపమాసోరభిష్టాః స్వయామత్యామరుతః సంయమిక్షుః అనువేదాయ మహేంద్రియాయ తత్రాతే విశ్వమనురగ్రహత్యే అనుక్షత్రమనసో యజత్ర ఇంద్రదేవేభిర్ణుతే నృషత్యే యయింద్రసుష్మా మఘవంతే అస్తి శిక్షాసఖిభ్యః పురోహోదరుభ్యః త్వగం హి దృఢామఘవన్ విచేతాః అపావృతి పరివృతిన్నరాధః ఇంద్రో రాజా జగతశ్చర్షణీనా అభిక్షమిషురూపంజరస్తి తతో దదాతు దాశుషే వసూని సో దద్రాధ ఉపస్తుతశ్చి దర్వాత్ తముష్టు హియో అభిభూత్యోజాః తన్మన్నవాతః పురుహూత ఇంద్రః అషాఢముగ్రగుం సహమానమాభిః నీర్భిర్వర్ధవృషభంజర్షణీనా స్థూరస్య రాజో గృహతో య ఈశే తముష్టవామ విదథేష్ంద్రం యో వాయునా జయతి గోమతీషు ప్రభిష్ణుయా నయతి వస్యో అచ్చ ఆదేశుష్మోషభ ఏతు పశ్చాత్ ఓత్తరాదరాగా పురస్సాత్ ఆ విశ్వతో అధిసమే పర్వాన్ ఇంద్రద్యుమ్నగుం సువర్వద్ధే స్యస్మే ఆ దేవో జాతు సవితా సురత్న అంతరిక్ష ప్రావహమానో అశ్వైః అస్తే దధానో నర్గా పురోణే నివేశయం చ ప్రసుతం చ భూమ అభివృతం కృషమే విశ్వరూపం హిరణ్యశమ్యం గజతో గృహంతం ఆస్థాద్ృథగం సవితా చిత్రధాన కృష్ణారజాగం సచ విషయం దధాన ప్రధానో దేవస్ సవితా సరాజ ఆసా విషద్వసుపచర్వసూనే విశ్రయమాణో అమతిమురుచీ మర్తభోజనమధరాసతేన జనాశ్యావాశ్రీపాదో అఖ్యన్ రథగుం హిరణ్య ప్రఉగం వహంత శశ్వద్విషస్సమితుర్దైవ్యస్ ఉపస్థే విశ్వాభువనాని తస్థ విసుపర్ణో అంతరిక్షాణ్యక్షీరే పాసురస్సునీథ వేదానేగుంసోర్యశ్చికేత కరమాన్యాగం రశ్మిరస్యాతతాన భగంధియం వాచయంతః పురంధి నరాశగం సోగ్నాస్పతిర్నో అవ్యాద్ ఆయే వామస్య సంగథేరయీణాం ప్రియాదేవస్య సవితుశ్యామ ఆ నో విశ్వే అస్క్రాగమందు దేవాః మిత్రో అర్యమా వరుణః సజోషాః భువనగథాన విశ్వే వృధాసః కరణ్ శిషాహురన్నశవః సన్నో దేవా విశ్వదేవా భవంతు సగం సరస్వతీ సహజేభిరస్తో శమభిషాచ శముదిషాచ సన్నో దివ్యా పార్థివా సన్నో అప్యాహ ఏ సమిదస్సప్యసమస్య విశ్వే మిత్రస్య వ్రతే వరుణస్య దేవాః ఏ సౌభగం వీరవద్గో మదప్నః తథాతన ద్రవిణం చిత్రమస్మే అగ్నే జాహి దోత్యం వారిషేణ్యః దేవాగం రక్షా బ్రహ్మకృతా గణేన సరస్వతీం మరుతో అశ్వినాపః యక్షిదేవాన్ రత్నధేజాజ విశ్వాన్ యోక్తికః పృథివీమాతరభృక్ అగ్నే భ్రాదర్వసవో మృడదానః విశ్వాదిత్యా అదితే సజోషాః అస్మభ్యగం శర్మ బహుళం విజంత విశ్వే దేవా శృణుతే మగం హవం మే ఏ అంతరిక్షే యౌపద్యవిష్ఠ ఏ అగ్నిజిహ్వా ఉదవాజత్రాః ఆసద్యాస్మిన్ బర్హిషి మాదయధ్వం ఆవాం మిత్రావరుణా హవ్యదృష్టిం నమసా దేవావసావృత్యాం అస్మాకం బ్రహ్మవృతనాసు సఖ్యా అస్మాకం దృష్ట్యర్వ్యద్యాసు పారా ఇవం వస్త్రాణి మే వసావసాథే యోరక్షిద్రామంతవోహసర్గాః అవాదిరతమృతాని విశ్వాః ృతేన మిత్రావరుణా సచేథే తత్స్వాహం మిత్రావరుణా మహిత్వాం ఏర్మాతస్థుషీరహభిర్దుదుహ్రే విశ్వాన్మథస్వసరస్కధేనాః అనువామేకః పరిరాపవర్తి యద్వగుం హిష్ఠన్నాతి విదే సుదాను అచ్చిద్రగుం శర్మ భువనస్య గోపా తతో నో మిత్రావరుణావమీష్టం శిషాసంతో జై జివాగుం హస్యామ ఆ నో మిత్రావరుణా హవ్యదాదిం ధృతైర్గవ్యోతిముక్షతమిడాభిః ప్రతిపామత్రవరమాజనాయ ప్రణీతముద్రో దివ్యస్య చారోః ప్రబాహవాతి హృతం జీవసేనః ఆ నో గవ్యోతిముక్షతం కృతేన ఆ నో జనే శ్రవయతం యువానా శృతం మే మిత్రావరుణా హవేమా ఇమా రుద్రాయ స్థిరధన్వనే గిరః క్షిప్రేషదే దేవాయ స్వధామ్నే అషాఢాయ సహమానాయ మేధుషే ఇన్వాయుధాయ భరతా శృణోతన త్వాదత్తేభిరుద్రసంతమేభిః శతగుం హిమా అశీయ భేషజేభిః యస్మద్వేషో వితరం వ్యగుంహః యమేవాగిష్టాతయస్వాపిశోచీః అర్హండిభర్షిమానస్తోకే ఆతే పితర్మరుతాగుం సున్నమేతో మానస్సోర్యస్య సందృశో యుజోథాః అభినో వీరో అర్వతి క్షమేత ప్రజాయే మహిరుద్ర ప్రజాభిః దేవా బభ్రో వృషభచేతితాన యథా దేవ నహృణీషేన హగుంసి హావనశ్రోర్ణో రుద్రేహ బోధి బృహద్వదేమ విదథే సువీరాః అరిణో రుద్రస్య హేతిస్తు శ్రుతం మేఘుష్కమార్హన్ విభర్షి త్వమగ్నే రుద్ర ఆవోరాజానం సూర్యో దేవీ పుషసగుం రోచమానామర్య నజోషామభ్యేతి పశ్చాత్ యత్రా నరో దేవయంతో యుగాని వితన్వతే ప్రతి భద్రాయ భద్రం భద్రా అశ్వాహరిత సూర్యస్య చిత్రాయేదగ్వా అనుమాద్యాస నమస్యంతో దివ ఆ పృష్టమస్థు పరిద్యావా పృథివీయంతి సద్య తత్సూర్యస్య దేవత్వం తన్మహిత్వం మధ్యాకర్తోర్వితతగుం సంజభార యదేదయుక్త హరిత సధస్థాత్ ఆద్రాత్రీవాసస్తనుతే చిమస్మై తన్మిత్రస్య వరుణస్యాభిచక్షే సూర్యో రూపం కృణుతే ద్యోరుపస్థే అనంతమన్యద్రుషదస్య పాచ కృష్ణమన్యద్ధరిత సంభరంతి అద్యాదేవా ఉదితా సూర్యస్య ఇరగుంహత పిబృతాన్యరవద్యాత్ తన్నో మిత్రో వరుణో మామహంతా అదితి సింధు పృథివీ ఉదద్యో దివో రుక్మ ఉరుచక్షా ఉదేతి దూరే అర్థస్తరణిర్భ్రాజమాన నూనంజనా సూర్యేణ ప్రసూతా ఆయన్నర్థాని కృణవన్నపాగుంసి షన్నో భవచక్షసా షన్నో అన్నా శంభానునాశగం హిమాశం ఘృణేన యథాశమస్మై శమసద్దురోణే తత్సోర్యద్రవిణం దేహి చిత్రం చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నే ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తుషష్ట త్వష్టాదన్నస్పురీపం త్వష్టావీరం విషంగరూప దశేమం త్వష్టర్జనయంత గర్భం అతంద్రాసోజవతజో బిభర్త్రం యజ్మానే ఖడ్గస్పయసంజనేషు విరోచమానం పరిషేన్నయంతి ఆవిష్ట్యో వర్ధతే చారురాసు జిహ్మానామోర్ధ్వస్పజసా ఉపస్థే ఉభే త్వష్టర్విభ్యతుర్జాయమానాత్ ప్రతీచీ సింహం ప్రతిజోషయేతే మిత్రోజనాన్ ప్రసమిత్ర అయం మిత్రో నమస్య సుషేవ రాజా సుక్షత్రో అజనిష్టవేధా తస్య వయగుంసుమతో యజ్ఞయస్య అపి భద్రేసౌ మనసే శ్యామ అనమేవాస ఇడయా మదంత నితజ్మవో వరిమన్నా పృథివ్యా ఆదిత్యస్య వ్రతము పక్ష్యంత వయం మిత్రస్య సుమతో శ్యామ మిత్రన్న ఏగుంసిన్యాగోషు గవ్యవత్ స్వాధియో విదథే అశ్వజీజనన్ అరే జయతాగుం రోదసీ పాచసా గిరా ప్రతి ప్రియంజతం జనుషామవ మహాగుం ఆదిత్యో నమసోపసద్య యాతయజ్జనో గృణతే సుషేవ తస్మాదేతన్యతమాయజుష్టం అగ్నో మిత్రాయ హవిరాజహోత ఆ వాగుం రసో రోదసీ బద్వధాన హిరణ్యజో వృషభిర్యాత్మస్మై ధృతవర్తని పవిభీరుచాన ఇషాం మూఢా నృపతిర్వాజినీవాన్ సమ ప్రధానో అభిపంచభూమ నిబంధురో మనసా యాతు యుక్త విశోయే నగచ్చసో దేవయంతే కుత్రాచిద్యా మమశ్వినా దధానా స్వశ్వా యశసా జాతమర్వాక్ దస్రా నిధిం మధుమంతం పిబాధ విభాగుం రథో బద్ధ్వా యాజమాన అంతాన్ దివో బాధతే వర్తనిభ్యా యువోశ్రియం పరిజోషా వృణీత సూరోధిత పరితక్మిజాయంతమవసీభి పరిధ్రగం సవాం వాంబయోగా యోహస్యవాగుం రథిరావస్త ఉస్రా రథోయుజాన పరిజాతి వర్తి తేన నశయో ఋషసోష్టౌ యశ్వినా వహతం యజ్ఞే అస్మిన్ యువం భుజ్యుమవ విద్ధగుం సముద్రే ఉదోహ సురర్ణసో అస్త్రిధానే పదత్రిభిరశ్రమైరవ్యసిధి రగుంసనాభిరశ్వినా పారయంత అగ్నేశో మాయో అవ్యవా ఇదం వచస్స పర్యతి తస్మై ధత్తగుం సువీర్యం గవాం పోషగ్యస్వశ్వినం యో అగ్నేశో మా హవిషాస పర్యాత్ దేవద్రీ చామనసాజో ఘృతేన తస్య వ్రతగం రక్షతం పాతమగంహస విశేషదాగమహి శర్మ యచ్చతం అగ్నే సోమాయ ఆహుతిం యో వాందాశాద్ధవిష్కృతిం స ప్రజయా సువీర్యం విశ్వమాయుర్జష్ణవత్ అగ్నే సోమాచేతి తద్వీర్యం వాదముష్ణీతమవసం ప్రణింగో అవాదిరతం ప్రథయస్య శేష అవిందతం జ్యోతిరేకం బహుభ్య అగ్నే సోమా విమగుం సుమేగ్నే సోమా హవిష ప్రస్థితస్య అహమస్మి ప్రథమజాయుతస్య పూర్వం దేవేభ్యో అమృతస్య నాభిః సోమా దదాతి సతి దేవమావాహ అహమన్నమన్న మదంతమగ్ని పూర్వమగ్నేరపిత హత్యన్నం యత్తౌహాతాతే అహముత్తరేషు ద్యాత్తమస్య పశవః సుజంభం పశ్యంతి ధీరా ప్రచరంతి పాకాః జహామ్యన్యన్న జహామ్యన్యం అహమన్నం వశమిచ్చరామి సమానమర్థం పర్యేమి భుంజత్ ఓమామన్నం మనుష్యో వయేత పరాగే అన్నం విహితం లోక ఏతత్ విశ్వైర్దేవే పితృభిర్గుప్తమన్నం యదద్యతే లుప్యతే యత్పరోప్యతే శతమైషా తనోర్మే బభూవ మహాంతో చరోసకృద్దుగ్ధేన పప్రో దివం చ పృష్టి పృథివీం చ సాకం తత్సం పిబంతో నమినంతి వేఘస ఏతద్భోజో భవతి నోకనీయ అన్నం ప్రాణమన్నమపానమాహు అన్నం మృత్యుంతము జీవాతుమాహు అన్నం బ్రహ్మాణో జరసం వదంతి అన్నమాహు ప్రజననం ప్రజానా మోఘమన్నం విందతే అప్రచేతాః సత్యం బ్రవీమి బధయత్సతస్య నార్యమణం పుష్యతి నో సఖాయం కేవలాఘో భవతి కేవలాదీ అహం మేఘస్తనయన్ వర్షన్నస్మి మా వదంత్యహమద్యన్యాన్ అహగుంసదమృతో భవామి మదాదిత్యా అధి సర్వే తపంతి దేవీం వాచమజనయంతయద్వాగ్వదంతి అనంతామంతాదధి నిర్మితాం మహీం యస్యాం దేవా అదధుర్భోజనాని ఏకాక్షరాన్ ద్విపదాగుం షట్పదాం చ వాచం దేవా ఉపజీవంతి విశ్వే వాచం దేవా ఉపజీవంతి విశ్వే వాచం గంధర్వా పశవో మనుష్యాః వాచేమా విశ్వా భవనాం నిర్పితా సారోహవం దుషతామింద్రపత్నే సాగక్షరం ప్రథమజారతస్య వేదానాం ఆతామృతస్య నాభిః సానాదుషాణాపజజ్ఞమాఘాత్ అపంతే దేవే సుహతా మే అస్తు యా మృషయో మంత్రకృతో మనీషిణః అన్వేచ్ఛన్ దేవాస్తపసాశ్రమేణ తాం దేవీం వాచకం హవిషా యజామహే సానో దధాతు సుకృతస్య లోకే చర్వాణి వాక్పరిమితా పదాని తాని విదుర్బ్రాహ్మణాయే మనీషిణః గుహాత్రేణ నిహితాలేంగయంతి తురీయం వాచో మనుష్యా వదంతి శ్రద్ధయాగ్నిః సమిధ్యతే శ్రద్ధయా విందతే హరిః శ్రద్ధాంభగస్య మూర్ధని పచసారే దయామసి ప్రియజ్ఞశ్రద్ధే దదతః ప్రియజ్ఞశ్రద్ధే దిదాసతః ప్రియం భోజేషు యజ్వసో ఇదం మ ఉదితం కృధి యథా దేవా అసురేషు శ్రద్ధాముగ్రేషు చక్రిరే ఏవం భోజేషు యజ్వసో అస్మాకముదితం కృధి శ్రద్ధాందే వాజమానాః వాయుగోపా ఉపాసతే శ్రద్ధాగుంహృదయ్యయాకోప్యా శ్రద్ధయా భూయతే హవిః శ్రద్ధాం ప్రాతర్హవామహే శ్రద్ధాం మధ్యం దినం పరి శ్రద్ధాగుంసోజస్య నిమృచి శ్రద్ధే శ్రద్ధాపజేహమా శ్రద్ధాదేవానధివస్తే శ్రద్ధా విశ్వమిదం జగత్ శ్రద్ధాం కామస్య మాతరం హవిషా వర్ధయామసి బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాద్ యసేమతః సురుచో వేన ఆవహ స ఉద్భిజా ఉపమా అస్య విష్ఠాః సతశ్చ యోనిమసతశ్చ వివః ఇతా విరాజా వృషభోరజీణాం అంతరిక్షం విశ్వరూప ఆవివేశ తమర్కైరభ్యర్చంతి వత్సం బ్రహ్మసంతం బ్రహ్మణా వర్ధయంతః బ్రహ్మదేవాన జనయత్ బ్రహ్మ విశ్వమిదం జగత్ బ్రహ్మణః క్షత్రం నిర్మితం బ్రహ్మబ్రాహ్మణ ఆత్మనా అంతరస్మిన్ ఇమే లోకాః అంతర్విశ్వమిదం జగత్ బ్రహ్మైవ భూతానాం తేన కోర్హతి స్పర్ధితం బ్రహ్మన్ దేవాస్త్రయస్త్రిగుంసత్ బ్రహ్మన్నింద్ర ప్రజాపతి బ్రహ్మణ హవిష్టాభూతాని నావేవాంతః సమాహితా తదస్ర ఆశా ప్రచరంతగ్నజః ఇమన్నా యజ్ఞం నయతు ప్రజానన్ ఘృతం బిన్వన్న జరగం సువీరం బ్రహ్మ సమిద్భవత్యాహుతేనా ఆగావో అగ్మన్నుత భద్రమత్రన్ ఛేదంతు గోష్ఠేరణయన్ తస్మే ప్రజాపతే పురూపా ఇహాసిలో ఇంద్రాయ పూర్వే వృషసో దుహానా ఇంద్రోయజ్వనే బృహతే చ శిక్షకే ఉపేద్దాతి నస్వం వృషాయతి భోజో భోజో రయమిదస్య వర్ధయన్ అభిన్నే ఛిల్లే నిదధాతి దేవయోన్ నతా నశంతి నతా అర్వా గావో భగో గావ ఇంద్రో మే అచ్చాద్ గావ సోమస్ ప్రథమస్ భక్ష ఇమాయా గావ సజనా స ఇంద్ర ఇచ్చా మే ధృతా మనసా శుజింద్రం యోయంగావో మేదయథా కృషంచిత్ అశ్లీలంజిత్ కృణుథా సుప్రతీకం భద్రం గృహం కృణుథ భద్రవాచ బృహద్వో వయ ఉచ్యతే సభాసో ప్రజాపతే సూయవసగం ఋషంతే శుద్ధా అపస్సు ప్రపాణే పిబంతే మావస్తేన ఈషదమాధశగుంస పరివోహేతి రుద్రస్య భృంజాద్ ఉపేతముపవర్చనం ఆశుగోషోపృచ్యతా ఉపర్షభస్య రేతసి ఉపేంద్రతప వీర్యే ఆసోర్యాచంద్రమసా విశ్వభృత్తమా మహత్ తేజో వసుమద్రాజతో దివి సామాత్మానాచరతస్తామచారిణా యోర్వ్రతం నమే చాసు దేవయో ఉధావంతౌ పరియాత అన్యా దివో నరశ్మేగస్తనుతోద్యర్ణవే ఉభాభువంతే భువనా కవిత్రతో సోర్యాన చంద్రాచరతో హతామతే పదేద్యుమద్విశ్వమిత ఉభా దివ సోర్యా ఉభా చంద్రమసా విచక్షణ విశ్వవారావరి భోభావరేణ్యా తానవతం మతిమంతామహి వ్రత విశ్వపరి ప్రతరణాతరంతా సువర్విదా దృశయే భూరిరశ్మి సోర్యాహి చంద్రా వసుత్రేషదర్శత మనస్సి నోభానుచరతో నసందివం అస్య శ్రవో నద్య సప్త బిభ్రతి యా వాక్షామా పృథివీ దర్శతం వపుః అస్మే సోర్యా చంద్రమసాభిచక్షే శ్రద్ధే కమింద్రచరతో విచర్తురం ఓర్వాపరం చరతో మారిదీతౌ శిశో క్రీడంతో పరిజాతో అధ్వరం విశ్వాన్యన్యో భువనాభిచష్టే ఋతో నన్యో విదధజ్జాయతే పునః హిరణ్యవర్ణాశ్రుతయ పావకాయాగుం రాజా యాసాందేవాశ్రేణ మా చక్షుషా పశ్యత ఆపో భద్ర ఆదిత్ పశ్యామి నా సదాసేం నో సదాసే ప్రదానీ నాసేద్రజో నోద్యోమా పరోయత్ కిమావరే వహకస్య శర్మన్ అంభ కిమాసేద్గహనం గభీరం నా మృత్యురమృతంతరిహిన రాత్రియా అన్న ఆసేత్ ప్రకేత ఆనేత వాచగ్య స్వధజాతదేకం తస్మాద్ధాన్యన్న పరః కించనాస తమ ఆసే తమసా గూఢమగ్రే ప్రకేతం సనిలగం సర్వమాదిగం తుచ్చేనాభువపి హితంజదాసీత్ తమసస్తన్మహినాచాయతైకం కామస్తదగ్రే సమవర్తతాధి మనసోరేత ప్రథమంజదాసీత్ సతో బంధుమసతి నిరవిందన్ కృజి ప్రతిష్టా కవజో మనీషా ఇరశ్చేదో వితతో రశ్మిరేషాం అధస్విదాసీపరిస్విదాసీసోధాసన్ మహిమాన ఆసన్ స్వధా అవస్థాత్రయత్ పరస్తాత్ కో అధ్యాదేతకలిహ ప్రవోచత్ కుత ఆజాతా కుత ఇయం విసృష్టి అర్వాగ్దేవా అస్య విసర్జనాయ అథాతో వేదయత ఆ బభూవ ఇయమ్ విసర్గత ఆ బూవ యది వా దే యది వాన సో అస్యాధ్యక్ష పరమే వ్యోమన్ సో అంగవేద యది వాన వేద ఇత్యగ్రస్వనంక ఉత వృక్ష ఆసీద్యాపృథివేష్టతక్షుః అనేషిణో మనసా పృచ్చతే దుతద్యదిష్టద్భువనాన్ని ధారయన్ బ్రహ్మవనం బ్రహ్మస వృక్ష ఆసీద్యాపృథివేష్టతక్షుః మనేషిణో మనసా విబ్రవీమివ బ్రహ్మాద్యదిష్టద్భువనాన్ని ధారయన్ ప్రాతరగ్నిం ప్రాతరింద్రగం హవామహే ప్రాతర్మిత్రవరుణాత్ ప్రాతరశ్వినా ప్రాతర్భగం దూషణం బ్రహ్మణస్పతిం ప్రాతస్తోమముతరుద్రగం హువేమ ప్రాతర్జితం భగముగ్రగం హువేమ వజం పుత్రమయితేర్యో విభర్త ఆధ్యశ్చిద్యం మన్యమానస్తురశ్చిద్ రాజాచిద్యం భగం భక్షేత్యాహ భగ ప్రణేతర్భగ సత్యరాధ భగేమాన్ధియముదవదన్న భగ ప్రణోజనయోభిరశ్వై భగ ప్రనృభిర్నృవంత శ్యామ ఉతేదానే భగవంత శ్యామ ఉత ప్రపిత్వ ఉత మధ్యే అన్నా ఉతోదితామఘవాన్ సూర్యస్య వయం దేవానాగం సుమతో శ్యామ భగదేవ భగవాగం అస్తు దేవా తేన వయం భగవంత శ్యామ తన్వా భగ సర్వయుజ్యో హవీమి సనో భగ పురదేతా భవేహ సమధ్వరాజోషసో నమంత దధిక్రాపే వశుతయే పదాయ అర్వాచీనం వసుమిదం భగన్న రథమివాశ్వాజిన ఆవహంత అశ్వావతేర్గోమతేర్న ఉషాస వీరవతే సదముచ్చందు భద్రా ఘృతం దుహానా విశ్వస ప్రవీణా యూయం పాత స్వస్తిభ్యః సదా నః